179 హయంగవిన హృదయ సం ధా హయంగవిస హృదయ నక్ నవనిత సదృశ హయంగవిన విరళ మృధ్వనేవ పరిణామద్రవత్వ ఒకటి సాదృశ్యయోగి హృదయ కృపారసరూప పరిణామవతీతి సా తథా హృదయభావే రెండుపి సర్వాత్మకతయా తద్వత్వం ఈ క్షణాదినత్ మాయపరిణమకుపా దయావా హృదయ శబ్దేన ఉచ్యతే అవాగమనానః ఇతి శ్రుత్య సర్వనిషేధాత్తు ఓం హయ్యంగ విసహృదయయే నమః. ఆం వి హయంగవినము అనగా అప్పుడే పెరుగు చిలికి తీసిన నిన్నను కాచగా వచ్చిన నెయ్యి హయ్యంగ వినహృదయ ఎనగా నవనిత సదృశమైన అతి మృదువైన కోమల అవయవముల పరిణామమైన ద్రవత్వ సాదృశ్యము గల హృదయము నందలి కృపరస పరిణామము గలది ఎని భావము. కావున పరదేవత సయ్యంగ విసహృదయ ఎని ధ్యాతి వ్యయగుచున్నది. అశరీరి ఎగుట వలన హృదయము లేకపోయినను సర్వాత్మిక ఎగుట చేత పరమేశ్వరి కృపరస పూర్ణమైన హృదయము గలది ఎని చెప్పబడినది. ఈంచుకే ఆ పరమేశ్వరుడు సృష్టి విషయకమైన పర్యాలోచన చేసెను అని శృతినచనము. నిర్గుణము నిష్క్రియమైన పరమాత్మకు గల ఈ లక్షణాదుల వలె మాయా పరిణామరూపమైన దయ హృదయ శబ్దము చేత చెప్పబడును. అవాగమన హస పరమేశ్వరతత్వము వాక్కు మనస్సు లేని దనుచు శృతి అంతరింద్రియ బహిరింద్రియ నిషేధము చెప్పుట వలన ఈ క్షణార్థులకు నలే హృదయ శబ్దము చేత మాద పరిణామమైన దయ చెప్పబడునని తెలియనగును.